అగ్నేపవత్సత్స్వపా అస్మే వర్చస్సు వీర్యం దదద్దయిం మయి పోషం ఉపయామగృహీతోస్యగ్నయే స్వావచ్చేతేజోనిరగ్నయే స్వావచ్చే అగ్నే వర్చస్వన్ వర్చస్వాభ్యస్తం దేవేష్వసి వర్చస్వానహం మనుష్యేషు భూయాసం ఉత్తిష్టన్నో జసా సహ పీత్వీసిప్రే అవేపయ సోమమింద్రచమో సుతం ఉపయామగృహీతోంద్రా ఆయత్తోజస ఏషతేజో నిరింద్రా ఆయత్తోజసే ఇంద్రోజస్వన్నోజస్వాగస్వం దేవేష్వసి ఓజస్వానహం మనుష్యేషు భూయాసం అదృశ్రమస్య కేతవో విరస్మయోజనా అను భ్రాజంతో అగ్నయో యథా ఉపయామగృహీతోసూవర్యా ఆయత్వా భ్రాజ ఏష తేజోనిసూవర్యా ఆయత్వా భ్రాజే సూవర్య భ్రాజస్వన్ భ్రాజస్వాగస్వం దేవేష్వసి రాజస్వానహం మనుష్యేషు భూయాసం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాః దృశే విశ్వాయ సూర్యం ఉపయామగృహీతోసి సూవర్యా ఆయత్వా భ్రాజ ఏష తేజో నిస్సూవర్యా ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వం భ్రాజస్వాగ్రస్వం దేవేష్వసి భ్రాజస్వానహం మనుష్యేషు భూయాసం చిత్రం దేవానాముదాదనీ కంచక్షర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షగ్నే సూర్య ఆత్మా జగతస్తత్తుషశ్చ ఉపయామగృహీతోసి సూర్యా ఆయత్వా భ్రాజ ఏష తేజో నిస్సూర్యా ఆయత్వా భ్రాజే సూర్యభ్రాజస్వం భ్రాజస్వాగ్రస్వం దేవేష్వసి భ్రాజస్వానహం మనుష్యేషు భూయాసం వినాయింద్రమృధో జిహినీచాయచ్చమృతన్యత యో అస్మాభిరా సత్యధారంగమజాతమాః ఉపయామగృహీతోసీంద్రా ఆయత్వా విమృధేష తేజో నిరింద్రా ఆయత్వా విమృధే వాచస్పతిం విశ్వకర్మన్మానభూతయే మనోజువం వాజే అద్యాభూవేమా తనో విశ్వాహవనాని జోషద్విశ్వసం భూరవసే సాధుకన్మా ఉపయామగృహీతోసీంద్రా ఆయత్వా విశ్వకల్మణేష తేయో నిరింద్రా ఆయత్వా విశ్వకల్మణే విశ్వకల్మన్ హవిషా వావృధానస్తయజస్త పృథివీముతద్యాం ముఖ్యం పన్యే అభితస్తపత్నాస్మాకం మఘవా సూరిరస్తు ఉపయామగృహీతోసీంద్రా ఆయత్వా విశ్వకర్మన్మణేషతేజో నిరింద్రా ఆయత్వా విశ్వకర్మణే విశ్వకర్మన్ హవిషా వర్ధానేన ప్రాతారమింద్రామకృణోరయుధ్యం తస్మై విశ్వస్తమానమంత పూర్వీరయముగ్రో విహం యోయథాసత్ ఉపయామగృహీతోసీంద్రా ఆయత్వా విశ్వకల్మణేష తేజో నిరింద్రా ఆయత్వా విశ్వకల్మణే ఉపయామగృహీతోయత్వాగాయత్రం గృహామీంద్రాయత్తృష్టం గృహామీ విశ్వేరభ్యస్తాదేభ్యో జగచ్చందసం గృహామ్యనష్టేభిగర ప్రేషీనాం పాపత్మన్నాధూ నోమి కుపూర్ణనాం పాపత్మన్నాధూ నోమి బంధనానాం పాపత్మన్నాధూ నోమి మధ్వంతమానాం పాపత్మన్నాధూ నోమి శుక్రం కా శుక్ర ఆధూ నోమ్యన్నో రూపే సూర్యస్య రశ్మిషు రోచతే బృహత్సోమస్వస్య రోగా శుక్రశుక్రస్ోగా సోమాలాభ్యన్నామజాగ్రీవితస్మై యుక్వా గృహామి తస్మై ఏతే సోమసోమాయస్వాహా ఉద్రిక్వందే సోమాగ్నే ప్రియం పాథోపీ వసీయత్వందే సోమేంద్రస్య ప్రియం పాథోపీ అస్మత్సఖాత్వందే సోమవిశ్వేషాం దేవానాం ప్రియం పాథోపీ అష్టమాధ్యాయ నవమోధ్యాయ ప్రాణాయమే వచ్చోదావచ్చేపవస్వం ధ్యానాయమే వచ్చోదావచ్చేపవస్వా ఉదానాయ మే వచ్చోదావచ్చేపవస్వాచే మే వచ్చోదావచ్చేపవస్వా కతోదక్షాభ్యాం మే వచ్చోదావచ్చేపవస్వశ్రోత్రాయ మే వచ్చోదావచ్చేపవస్వా చక్షుభ్యాం మే వచ్చోదసౌ వచ్చేపవేఖా ఆత్మనే మే వచ్చోదావచ్చేపవస్వౌజ మే వచ్చోదావచ్చేపవస్వాయూషే మే వచ్చోదావచ్చేపవస్వా విశ్వాభ్యో మే ప్రజాభ్యో వచ్చోదసౌ వచ్చేపవేఖా కోసిక తమోసికస్యాసికో నామా ఆసీ యేనామన్మహీయన్ పాసో మే నాపీ కృపామా భూద్భువస్తస్సు ప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరైస్సు పోషకోషై ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవాః దృశే విశ్వాయసూవర్యం చిత్రం దేవానాముదగాదనీ కంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ అగ్నేయ అస్మాన్ విశ్వాని దేవాలి విద్వాన్ యోధ్యస్మజ్జోహురానమే నో భూయిష్టాన్ తే నమ ముక్తిం విధేమ అయన్నో అగ్నిర్మరీవస్కృణోద్వయమృధ పురయే ప్రభిందన్ అయం వాజా అంజయతు వాజ సాత అయజ్ఞ శత్రు అంజయతు నిర్హేషాన స్వాహా రూపేణ వో రూపమభ్యాగా అంతుతో విశ్వరే రామిభజతు ఋతస్య పథా ప్రేత చంద్రదక్షిణా విశ్వపశ్చ్యంతరిక్షయ్యతస్తదస్యై బ్రాహ్మణమద్యమీదేయ పితృమంతం పైకృమద్యమృషేమార్షేయజ్ఞాతు దక్షిణం అస్మద్రాకాదేవత్రాగచ్చ ప్రదాతారమావీసా అగ్నయేరత్వామహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ ఆయత్తాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే రుద్రాయత్వామహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ ప్రాణోదాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే బృహస్పతయేత్వామహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ త్వగ్ధాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే ఇమాయత్వామహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ ద్వయోదాత్రయేధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే కోదాత్కస్మా అదాత్కామోదాత్ కామాయాదాత్ కామోదాత కామ ప్రతిగ్రహీత కామై తత్తే తవ కామ తాభూనజామహై సమింద్రణో మనసానేషి గోభిః సగ్ సూరిభిర్మఘమన్ సగ్ స్వస్త్యాత్ సంబ్రహ్మణా దేవకృతయ్యదస్తి సన్ దేవానామగ్నిసుమతో యజ్ఞయానాం సంవత్స సాపయ సా సంతనోభిరగన్ మహిమన సా సగ్ శివేన త్వష్టా సుదత్రో విదధాతురాయో నో మాష్టు తన్వోయద్భిరిష్టం ధాతారాతిస్సవిదేతంజూషం తాం ప్రజావాచన్నిధిపా దేవో అగ్నిః త్వష్టా విష్ణు ప్రజయా సగ్రధానో యజమానాయత్ర వీణం దధాతు సుగావో దేవాసదనా అకన్మయ ఆజగ్మేరగ్ సమానంజుషాణా భరమాణావహమానా హవేభ్యశ్యస్మే భక్తవసభో వసూని ఆవహౌసతో దేవదేవాగ్రస్తాన్ ప్రేరాజస్వే అగ్నే సహస్తే యక్షివాగ్నసప్పపివాగ్నసస్య విశ్వేసం ఘన్మగ్స్వరాజక్షతాను వయగ్నయిత్వా ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే హోతారమవృణీమహీహ ఋషాగజాఋషాసమిష్టా ప్రజానం యజ్ఞముపాయాహి విద్వాన్ దేవా గాతు విదో గాతు మిత్వా గాతు మీతా మనసస్పత ఇమందే యజ్ఞగ్రస్వాహాపేధా యజ్ఞ యజ్ఞం గచ్చ యజ్ఞపాదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహా ఏషతే యజ్ఞాయజ్ఞపతే సహసోక్తవాత సర్వాభిరత్తంజోషస్వస్వాహా మాయద్భోర్మాప్రదాపు ఉరుగ్గిలాజాపరుణశ్చకారతోర్యాజపంథామన్వే తవాహు అపదే పాదా ప్రతిధాతవేకృతాపారత్రాహృదయా విభ్రస్థిత్ నమో వరుణాయాభిష్టి సో వరుణస్య పాశాః అగ్నేరణీకమప ఆవీవేశాపాన్నపాత్ప్రతిరక్షన్ న సూర్యం దమే దమే సమిధై యక్ష్యగ్నే ప్రతీతే జిహ్వాభృతముచ్చారణ్యస్వాహా సముద్రే దేహృదయమత్సంతస్తంత్వామి సంతోషాధీభృతాపాహ యజ్ఞస్య యజ్ఞపతే సూక్తోక్తౌ నమో వాకే వీధేమయ స్వాహా దేవీ రాపదేషవోహద్భస్తేషుప్రీతేషుభేతం విభృతా దేవసో మైషతే లోక పరిచవక్షిసంచవక్షీ అవభృతనిజం పునని చేరురసినిజం పునా అవదేవేయద్దేవకృతమేనో యాసి సమవమత్యేయమత్యాశ్రుతం పురురాణో భూపరిషస్వాహి దేవానాగ్నేశమిదసి ఏజతు దశమాస్యో గర్భో జరాయూణా సహ యథాయం వాయురేజతి యథా సముద్రేజత్యేవాయం దశమాస్యో హస్రజరాయూణా సహ యస్యాస్తే యజ్ఞియో గర్భో యస్యాయో నిర్హిరణ్యయీ అంగాన్యక్రోతాయస్య తన్మాత్రా సమాజీగమగ్గ స్వాహా పురుదస్మో విశోరో భయందోరం తన్మా హిమానమానం జతీరాహ ఏకపదీయం ద్విపదీయం త్రిపదీయం చతుష్పదీ భట్టాపదీయం భువనాన ప్రసంతాగ్గ స్వాహా మరుతో యస్య హిక్షయే పాథా దివో విమహతః సతో గోపాత నో జనాః మహేద్యో పృథివీ జనయిమై యజ్ఞం నిమిక్షతాం నిభృతాన్నో భరీమభిః ఆదిఘ్రకలశం మక్యా స్వాహావిసంతిందవః పునరువ్యానివర్తస్వసాన సహస్రం వృక్షోరుధా ఆరాపయస్తీ పునర్మావీశతాద్రయి హేతాయిరంతే చంద్రే జ్యోతే సరస్వతి మహి విశ్రుతి ఏతాతే అగ్నే నామాని దేవేషు మా సుకృతం బ్రూతాత్ ఇహరతి నిఘర మధ్వమిహృతి నిఘస్వృతి స్వాహా ఉపసృజం ధరుణం మాత్రే ధరుణో మాతరంధయం రాయస్వోషమస్మాహర స్వాహా అగం మజ్జ్యోతిరమృత అభూమదివం పృథివ్యా అభ్యారూహామా అవీరామదేవాన్ సద్యోదీః యువంతమింద్రాపర్వతా పురో యుధాయో నృతన్యాదపతంతమిద్ధతం వజ్రేణ తంతమిద్ధతం దూరే చత్తాయచ్ఛన్ సద్గహానయ్యది నక్షదస్మాకగ్నశత్రూవన్ పరిదూర విశ్వలో ధర్మాదర్శేష్ట విశ్వతాః భూవద్భువస్వస్సు ప్రజా ప్రజయా భూయాసం సువీరో వీరయ్యోషోషైః పరమేష్ట ప్రజాపగర్భాచిమంధోచ్చే తత్సవిలాసంజ్ఞా విశ్వకర్మాధీక్షాయాం పూషాసో మత్రయన్యాం ఇంద్రశ్చ మరుతశ్చ ప్రజాయోపోద్ధీతః అసురపణ్యమానో మిత్రక్రీతః విష్ణశ్చితి విష్ణభూరా ఆసన్ నో విష్ణన్నరంధీష ప్రోహ్యమానః సోమాగతో వరుణ సంధ్యామాసన్ అగ్నిరాజ్ఞేయ్రోహవిధానే అథర్వోపాలయమానో విశ్వే దేవాగ్నిప్యమానేషు విష్ణో రాత్రి తపాయమానో నమస్తూయమానో విప్రస్థం హ్రియమానః వాయుః పూయమానః శుక్రపూతః శుక్రక్షీరశ్రీర్మంతే శ్రక్తుశ్రీ విశ్వే దేవాశ్చమసేషు అన్యేతో సర్వో మాయోద్యతః రుద్రో భూయమానో వాసోభ్యావృత్తో నృచక్షా ప్రతిఖ్యాతో భక్షపీతః పితరో నారాసజ్ఞసాధ్యమానః సింధోరవృథాయోజ్యత సముద్రోభ్యవభ్రియమానస్తూతః యోజసాస్కభితారజా అగ్నిభిర్భీరతమాసమిష్ఠా యాపత్యే తే అప్రతీతా సహోభిర్విష్ణు అఘన్వరుణా పూర్వభూత దేవాన్దివమగం యజ్ఞస్తో మాత్రవీనమష్టమనుష్టానంతమగం యజ్ఞస్తో మాత్రవీనమష్టు విద్రేన్ప్రేథివీమగం యజ్ఞస్తో మాత్రవీనమష్టుయంకంచ లోకమగం యజ్ఞస్తో మే భద్రమాభూత్. ఓం నవమోధ్యాయః. అథ దశమోధ్యాయః. ఓం దేవసవితః ప్రసూవయజ్ఞం ప్రసూవేమం భగ ఆయా దివ్యోగంధర్వకే తపాకేతన్నులాతు వాచస్పతిన్న అద్యవాజగ్రస్పదతు ధ్రువసదం పాషదం మనస్సదం ఉపయామగృహీతోసీంద్రాయత్వాజుష్టం గృహ్ణాయత్వాజుష్టతమం అప్సృదం పాఘతసదం వ్యోమసదం ఉపయామగృహీతోసీంద్రాయత్వాజుష్టం గృహ్ణాయత్వాజుష్టతమం పృథివిసదం తాం పరిక్షసదం దివిసదం దేవసదం నాకసదం ఉపయామగృహీతోసీంద్రాయత్వాజుష్టం గృహ్ణాయేషతేజోనిరింద్రాయత్వాజుష్టతమం అపాజ్ఞరసముద్రాయ సజ్ఞసూవర్జే సంతజ్ఞ సమాహీతం అపాజ్ఞరసస్తయోరసత్తం వో గృహ్ణాయుత్తమం ఉపయామగృహీతోసీంద్రాయత్వాజుష్టం గృహ్ణాయేషతేజోనిరింద్రాయత్వాజుష్టతమం గ్రహాభూవజ్రాహుతయోభ్యంతో విప్రాయమతిం తేషాం విషిప్రియాణాం వోహమిషమోజ్ఞసమగ్రభం ఉపయామగృహీతోసీంద్రాయత్వాజుష్టం గృహ్ణాయేషతేజోనిరింద్రాయత్వాజుష్టతమం సంపృచస్థ సమ్మా భద్రేణ భృంతా విపృచస్థ విమా పాపేన భృంతా ఇంద్రస్య వజ్రో శివాజసాస్త్వజాయం వాజగ్సేత్ పాజస్య నుప్రసవే మాతరం మహీమదీ చిన్నామవచ సాకరామహే యస్యామిదం విశ్వం భువనమావివేశతస్యాన్నో దేవస్య వితం ధర్మతావిషక్ దేవీ రాపో అపాన్న భాగ్యోగూర్మి ప్రతోవత్తిః భగున్వా అన్వాజసాస్తే నాయం వాజగ్సేత్ అప్సుంతరమిదమప్సుభేషజమపాముత ప్రసక్తిభిః అశ్వాభవత వాజినః పాదో వా భోమనో వా గంధర్వాః సప్తవిగ్నసతిః ే అగ్రే స్వామయుంజగ్రస్తే అస్మిన్ జవమాదధుః పాతరగ్నేహాభవవాయుం విద్యమానయింద్రస్యేవ దక్షిణస్తియైః యుంజంతు త్వా మరుతో విశ్వవేదస ఆదే త్వష్టా వత్సు జమంద్రధాతు యవోయస్తే వాజిన్నిహీతో గుహాయస్యేనే పరీతో అచరచ్చవాతే తేన నో వాజిం బలవాన్వరే నవాజదిత్యై సమానేత పాల విష్ణుః వాజీ నో వాజదితో వాజగ్ఞసరిష్యంతాః బృహస్పతేర్భాగమవాజిఘ్రతా దేవస్య వజగ్ఞేస విదృస్తవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాగగ్ఞేరుహేమేంద్రస్యోత్తమన్నాగగ్ఞేరుహేమా దేవస్య వజగ్ఞేసవితుస్తవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకమరుహామేంద్రస్యోత్తమన్నాకమరుహామా బృహస్పతేవాజుంజయ బృహస్పతరేవాజుం వదత బృహస్పతిం వాజుంజాపయత ఇంద్రవాజుంజయేంద్రాయవాజుం వదత ఇంద్రం వాజుంజాపయత ఏషావస్సా సత్యా సంవాగా భూద్యయా బృహస్పతిం వాజమదీజపత అజీజపత బృహస్పతిం వాచం వనస్పతయో విముచ్యధ్వం దేవస్య వయజ్ఞేస విదుస్తవే సత్యసావసః బృహస్పతేర్వాజజితో వాజం జేష్మా వాజీనో వాజం జయతాభ్రానస్కభ్రంతాః యోజనామిమానాష్టాష్టాంగచ్చత ఏకస్య వాజీ క్షేపణింతోరణ్యతి గ్రీవాయాం బద్ధోపి కక్ష ఆసని క్రతుందధిగ్రా అను సంతవేయత్పథామంకాగస్యన్వాపనీఫనత్ ఉదస్మాస్ద్రవతస్వరణ్యత పన్నన్నవేరను వాజి ప్రగద్భిజతో అంతసం పరిదధిక్రావుణ సహోర్జాతరిత్ర సన్నాభవంతు వాజినో హవేషు దేవతామిద్రావస్పృతా ంభయంతోక్షాజ్ఞమద్యోజమన్నమీవాహర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినోమిత్రావ సహస్రసా మేధసా ఆతాయిమత్మనా మహోయేధనగ్ఞేషమిథేషోజభ్రిరే వాజే వాజేవత వాజినో నోధనేషు విప్రా అమృతారతజ్ఞాః అస్యమద్భక్తివత మాదయధ్వం తృప్తాయాతపతిభిర్దేవయానైః ఆ మా వాజస్య ప్రసవో జగం జాదేమేద్యావా పృథివీ విశ్వరూపే ఆమా ఆగంతం పితరా మాతరా యువమా మా సోమో అమృతత్వాయ గమ్యాద్ వాజీనో వాజజితో వాజగ్ఞసశ్రవాగ్ఞసాః బృహస్పతేరద్భాగమవాజిఘ్రత నిమృజానాః ఆపయే స్వాహా అస్వాపయే స్వాహా ఆపిజాయ స్వాహా క్రతవే స్వాహా పతరే స్వాహా హత్పతరే స్వాహా అన్హే ముగ్ధాయ స్వాహా ముగ్ధాయ వైనగ్రసినాయ స్వాహా వినగ్రసినాయ స్వాహాయ భువనాయ స్వాహా భువనస్య పతయే స్వాహాధిపతయే స్వాహా ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం ఘృశ్రోత్రయజ్ఞేన కల్పతాం పృష్ఠయజ్ఞేన కల్పతాం యజ్ఞయజ్ఞేన కల్పతాం జాయయేహి స్వరోహావాం ప్రజాపాదే ప్రజా భూమస్వద్దేవా అగన్మామృతా అభూవా అస్మే వో అస్మిన్ద్రియమస్మే నృమ్ణముత క్రతుః అస్మే వచ్చాగ్రసి సంతు వః నమో మాత్రే పృథివ్యా ఇయం తే రాజ్యంతాసి యమానః ధ్రువోసి ధరుణ కృష్యై క్షేమాయ దయ్యై పోషాయ వాజస్యేమం ప్రసవస్సు వేగ్రేతోమగ్రేతాయ నమోషధీష్పక్సు తా అస్మభ్యం మధుమతీర్భవంతు వయగ్రాష్ట్రేయా ద్రియామ పురోహితా వాజస్ేతం ప్రసవ ఆవ భూవే మాత విశ్వాభువనాని సర్వతః సనేమి రాజా పరీయాతి విద్వాన్ రయిం పుష్టిం వర్ధయమానో అస్మే వాజస్ే మాం ప్రసవశిశ్రియేతి మాత విశ్వాభువనాని సమ్రాట్ అదిసందాపయతి ప్రజానన్ సనోరయిగ్రవీరన్యచ్చతు అగ్నే అచ్చావదేహన ప్రదీరస్వనా భవా ప్రణో యచ్చ సహస్రజిత్వగ్నిధనదా అసీ సోమగ్నరాజా నమవసేగ్నిమన్వారభామహే ఆదిత్యం విష్ణు సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ప్రణో యచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతీ ప్రవాగ్దేవీ దాతునః అర్యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా పాదం విష్ణు సరస్వతీ సవితారం చ వాజినం దేవస్య ప్రసవేష్మినాహుభ్యాం పూష్ణాభ్యాం సరస్వతీ వాచోయంతర్యేతుర్యం దధామి బృహస్పరేణ్వాసాంద్రాజ్యేనాభిషిన్సామీంద్రస్యత్వాసాంద్రాజ్యేనాభిషిన్సామీ అగ్నిరేక అక్షరేణ ప్రాణముదయత్తముజ్జేషమస్మినోద్యక్షరేణ ద్విపదో మనుష్యానుదయతాం తానుజ్జేషం విష్ణుత్యక్షరేణ త్రీనిమాల్లోకానుజయత్తానుజ్జేషోమస్త్రతురక్షరేణ చతుష్పద వసూలయత్తానుజ్జేషం పూషా పంచాక్షరేణ పంచ ఋతోనుదయత్తానుజ్జేషజ్ఞసవితాషరక్షరేణ షల్ఋతోనుదయత్తానుజ్జేషం మరుత సప్తాక్షరేణ సప్తగ్రామ్యాన్ పశూనుదయత్తానుజ్జేషం బృహస్పతిరష్టాక్షరేణ గాయత్రీ ముదయత్తానుజ్జేషం మిత్రో నవా అక్షరేణ త్రివృతగ్రస్తముదాజయత్తముజ్జేషం వరుణో దశ అక్షరేణ విరాజముదాజయత్తముజ్జేషం ఇంద్రయేకాదశాక్షరేణ తృష్టుభముదాజయత్తముజ్జేషం విశ్వే దేవా ద్వాదశాక్షరేణ జగతి ముదాజయత్తముజ్జేషం వసవత్రయోదశాక్షరేణ త్రయోదశగ్రస్తముదాజగ్రస్తముజ్జేషద్రాచతుర్దశాక్షరేణ చతుర్దశగ్రస్తముదాజగ్రస్తముజ్జేషం ఆదిత్యా పంచదశాక్షరేణ పంచదశగ్రస్తముదాజగ్రస్తముజ్జేషమదీషోడశాక్షరేణ షోడశగ్రస్తముదాజగ్రస్తముజ్జేషం ప్రజాపతి సప్తదశాక్షరేణ సప్తదశగ్రస్తముదాజగ్రస్తముజ్జేషం ఏకాదశోధ్యాయః ఏషతే నిర్లుషే భాగస్తంజోషస్తస్వాహాగ్నినేనత్రేభ్యో దేవేభ్యః పురస్తద్భ్యస్వాహాయమనేనత్రేభ్యో దేవేభ్యో దక్షిణతద్భ్యస్వాహా విశ్వదేవనేత్రేభ్యో దేవేభ్యః పశ్చాత్తద్భ్యస్వాహామిత్రావరుణనేత్రేభ్యో వామరుణనేత్రేభ్యో వా దేవేభ్య ఉత్తరతద్భ్యస్వాహా సోమనేత్రేభ్యో దేవేభ్య ఉపరిషద్భ్యో దుభస్తద్భ్యస్వాహా ఏ దేవా అగ్నినేహత్రాః పురస్తదస్తేభ్యస్వాహా ఏ దేవా యమనేహత్రా దక్షిణతదస్తేభ్యస్వాహా ఏ దేవా విశ్వదేవనేత్రాః పశ్చాత్తదస్తేభ్యస్వాహా ఏ దేవా మిత్రావరుణనేత్రా వామరుణ్యేనేత్రావోత్తరతదస్తేభ్యస్వాహా ఏ దేవా సోమనేత్రా ఉపరిషదో దువస్వంతస్తేభ్యస్వాహా అగ్నే సహస్రప్రజానా అభిమాతీరపాహస్యా దుష్టరస్తరన్నరాతీర్వచ్చోధాభిజ్ఞవాహసి దేవస్యత్వాసవితుః ప్రసవేష్మినోమద్బాహుభ్యాం ప్రోష్ణాహస్తాభ్యాం వాగ్నేతోర్వీర్యేణ జుహోమి హతగ్నరక్షస్వాహా రక్షసాం త్వావధాయామధిష్మ రక్షోముష్యత్వావధాయామువామధిష్మా విషాణోద్వాజ్య వేదుస్వాహా అపో దేవా మధుమతీరగ్రహ్మణోజస్వతీరాజస్వత్తితానాభిర్మిత్రావరుణా అభ్యషించన్యాభిరింద్రమనాయన్నచ్చరాతీ కృష్ణవోర్మిరాశిరాక్షదాగాష్ట్రం మే దేహి స్వాహా కృష్ణవోర్మిరాశిరాక్షదాగాష్ట్రమముష్మై దేహి వృషసేనోశిరాక్షదాగాష్ట్రం మే దేహి స్వాహా వృషసేనోశిరాక్షదాగాష్ట్రమముష్మై దేహి అర్థేతస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్తస్వాహాథేతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్తా భోజస్పతి స్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహోజస్పతి స్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త ఆప పరివాహిణీ స్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహాప పరివాహిణీ స్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త అపాంపతిరసిరాష్ట్రదారాష్ట్రం మే దేహి స్వాహాపాంపతిరసిరాష్ట్రదారాష్ట్రమముష్మై దేహి అపాంగద్భోసిరాష్ట్రదారాష్ట్రం మే దేహి స్వాహాపాంగద్భోసిరాష్ట్రదారాష్ట్రమముష్మై దేహి సూర్యవచ్చసస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా సూర్యవచ్చసస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త సూర్యస్వచస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా సూర్యస్వచస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త వ్రజక్షితస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా వ్రజక్షితస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త వాసాహస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా వాసాహస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త మాందాహస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా మాందాహస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త చక్వరీస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా చక్వరీస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త జనభృతస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా ఆజనభృతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త విశ్వభృతస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా విశ్వభృతస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త శ్రేష్టాస్థరాష్ట్రదారాష్ట్రం మే దత్త స్వాహా శ్రేష్టాస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త ఆపస్వారా అగ్నేస్థరాష్ట్రదారాష్ట్రమముష్మై దత్త సంమధూమతేర్మధూమతే పృచ్యంతాం నహి క్షత్రం క్షత్రియా ఆయవన్ బాణాః అనాదృష్టా శీలదసహోజసామహి క్షత్రం క్షత్రియా ఆయదధీ సవితాత్మా అప్రసవానా అగ్నేసువతామగ్నిర్గృహపతీనాగ్నేసోమోవనస్పతీనా బృహస్పతిర్వాచయ్యోజ్యేష్ఠ్యాయ రుద్రపశూనా మిత్రస్తాయ వరుణో ధర్మపతీనా ఇమందే అసపత్నగ్నేసోవద్ధం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠ్యాయ ఇమమముష్య పుత్రమముష్యా పుత్రమస్యై విశే ఏషవః కులవో రాజేషవః పంచాలా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగ్నే రాజా.